dap down. Dap. Doop. Dap. Look at me, Sona. Come on. Acham, telu gandam, kanula kudori keno tolisari. Blind date, uristu, yeduruga nilicheno sukumari. Phone low, bubbly gun, manasuna kadipina pilena. Tuesday, very la, yendukundi asalidi thane na. She is Miss Mysterious, kani bloody gorgeous. Ababa obscurious, neno Confucius. She is Miss Mysterious, kani bloody gorgeous. Ababa obscurious, neno Confucius. Do don, day don don day don. Do don, day don don day don. Ha, ushnam yendundo. Thermometer, jebutundi. Shikaram, height and toe. Altimeter, altimeter, jebutundi. Sandram, low and toe. Fathometer, fathometer, jebutundi. Ammai, gundello. Meter, jebimeter, kani petaledi. She's Miss Mysterious, kani bloody gorgeous. Ababa obscurious, neno Confucius. She's Miss Mysterious, Sunny Bloody Gorgeous, up above curious, they no Confucius. తొలి తొలి అలజడి మేనా మళ్ళీ ఉదయములో పడి పడి పూజలు చేసేనా పొంగే పరువముతో బరువుగా అటు ఇటు తూగేనా అయినా చదువులలో మెదడుకు పదునుగా సాగేనా ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా గమనిస్తూ వింతగా తను నేనయ్యానుగా. She's Miss Mysterious, Kani Bloody Gorgeous, up above curious, Neno